పిల్లదంత వయ్యారమే పిల్లదన ఒక చిన్న ముద్దియవే కుర్రదాన్న ఒళ్ళంత ఒయ్యారమే పిల్లదన ఒక చిన్న ముద్దియవే కుర్రదాన్న అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైనా చూస్తారు రావనే కాడా అవుసులాడా చోటు కాదు అచాటు ఉంది అందాల తోటలోన మందార చెట్టు కింద నా ముద్దు చెల్లించవే ఓ ఒళ్ళంత ఒయ్యారమే పిల్లదాన ఒక చిన్న ముద్దియవే కుర్రదాన్న ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైనా చూస్తారు రావనే కాడా నవ్వుతావు కవ్వించి కులుపుతావు కులుపుతా కూరవండి మనసారా తినిపించాలి అబ్బబ్బబ్బ అందాల వాడలోన అద్దాల మేడలోన ఇద్దరమే ఉందామురా ఒళ్ళంత ఒయ్యారమే పిల్లదన ఒక చిన్న ముద్దియవే కుర్రదాన్న ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైనా చూస్తారు రావనే కాడా అమ్మమ్మమ్మ పన్నీటి బాబు పక్క సంపంగి తోటలో ఒళ్ళంత ఒయ్యారమే పిల్లదాన ఒక చిన్న ముద్దియవే కుర్రదాన్న అమ్మమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైనా చూస్తారు రావనే కాడా చాటు ఉంది అందాల తోటలోన మందార చెట్టు కింద నా ముద్దు చెల్లించవే ఓ ఒళ్ళంత ఒయ్యారమే పిల్లదాన ఒక చిన్న ముద్దియవే కుర్రదాన్న